ఔదగం ఓ స్థాయి

దేవాయ పుషాతిరో ఆ ేదా ఆయ విశ్వాపరివ్రియా భువన ఆ మర్జయ అశ్వసారా దశాధీరా శ్యాధీత రోధనత్రే హరిపర్యాజ్యా మాతృభాయే ఆశిలో పావనా విషాదే పురు ఆరోధాయే హరియోనరో శామభే మాదో Yeah.